42:1 ఆలోచనలు. శ్రీరాముడు, గురుదేవ, ఈ నలుగురు విపశ్చిద్రాజులకు జీవుడు ఒకటే, వాళ్లకు మూలభూతమైన శరీరం కూడా ఒక్కటే. అలాంటప్పుడు వాళ్లకు వేరు వేరు రకాల కోరికలు పుట్టడానికి కారణం ఏమిటి? వశిష్ఠుడు, రామ, ఒకడికి కల వచ్చింది. అక్కడ కనిపించిన దేహాలలో వాడు ఒకదానిని నేననుకుంటున్నాడు, కొన్ని దేహాలను శత్రువులనుకుంటున్నాడు, కొన్ని దేహాలను ఉదాసీనులనుకుంటున్నాడు. ఈ దేహాలలో ఉండే జీవులు ఎవరి ఆలోచనలు వాళ్లు చేస్తున్నారు, ఎవరి వ్యవహారాలు వాళ్లు చేస్తున్నారు, ఈ జీవులంతా ఎక్కడినుంచి వచ్చారు? ఒక్కడినుంచే గదా. కనుక ఒకే జీవుడినుంచి వచ్చే విభిన్న జీవులకు ఒకే రకమైన కోరికలు ఉండాలనే నియమాన్ని మనం పెట్టేందుకు వీలులేదు. అయితే ఈ మూలజీవుడిలోంచి ఈ రకమైన శాఖాజీవులే పుట్టడానికి కారణమేమిటో కొంచెం ఆలోచించు. అది మూలజీవుడి యొక్క కర్మశేషమే తప్ప మరోటి కాదు. మొదటి జీవుడిలో ఉండే కర్మశేషం యొక్క వైచిత్రిని బట్టి వాడు సృష్టించుకునే జీవులలో కర్మ వైవిధ్యం ఉండడం సహజమే. ఈ సృష్టి యొక్క ఆరంభదశలో హిరణ్యగర్భుడనే ప్రథమ జీవి యొక్క స్వప్న రూపంగా ఈ ప్రపంచం రూపొందిందని చాలాసార్లు చెప్పుకున్నా. ఆ హిరణ్యగర్భుడిలో ఉండే కర్మశేష వైచిత్రిని బట్టే ఈ లోకంలో రకరకాల జీవులు మనకు కనిపిస్తున్నారు. ఇంతకు జీవులు కనిపించడమంటే ఏమిటి? చైతన్యమనే దర్పణంలో చైతన్యాత్మకుడైన ఆత్మ ప్రతిబింబించడమే. శ్రీరాముడు, గురుదేవ, చైతన్యంలో చైతన్యం ప్రతిబింబించడం ఎలా కుదురుతుంది? వశిష్ఠుడు, అద్దంలో మరో అద్దం ప్రతిబింబించడం లేదా? ఈ అద్దానికి ఒక శరీరం ఉంది, ఆ అద్దానికి మరో శరీరం ఉంది. ఈ రెండు శరీరాలలోనూ ప్రతిబింబాలను స్వీకరించే ఒక ప్రత్యేక గుణం ఉంది. అందువల్ల ఆ అద్దాలు ఇతర వస్తువుల ప్రతిబింబాలను స్వీకరిస్తాయి, ఇతర అద్దాల ప్రతిబింబాలను స్వీకరిస్తాయి. ప్రతిబింబించడమంటే ఏమిటి? ఎదుట ఉన్న రూపాన్ని తనలో ఉన్నట్లుగా చూపించుకోవడం అంతేగదా. ఒక అద్దం ఒక కొండను ప్రతిబింబిస్తోందంటే ఆ ప్రతిబింబ రూపాన్ని తనలో ధరించి ఉంచుకోగల ఒక విచిత్రమైన ఆకాశం ఆ దర్పణంలోనే ఉందన్నమాట. అలాంటి దర్పణంలో మబ్బులు, నక్షత్రాలు, చంద్రబింబము ఉన్న మామూలు ఆకాశం ప్రతిబింబించిందనుకో, అప్పుడు అద్దంలో ఉండే ఆకాశం మామూలు భౌతిక ఆకాశాన్ని కూడా తన గర్భంలో ధరించి ఉంచుకోగల శక్తిగలది అని మనకు అనిపిస్తుంది. ఇక్కడ 82:1 ఆకాశంలో మరో ఆకాశం ప్రతిబింబించినట్లుగానే మాయా అనే విచిత్ర శక్తి గల రూపాన్ని, ఉపాధిని ధరించిన శుద్ధ చైతన్యం ఊహాతీతమైన చైతన్య ప్రతిబింబాలను ప్రదర్శిస్తూ ఉండడం అసంభవం కాదు. అందుచేతనే వస్తుత చైతన్యం కంటే అభిన్నమైన జగత్తు అనే ప్రతిబింబం చైతన్యం కంటే భిన్నంగా కనిపిస్తోంది. శ్రీరాముడు ఎంత మాయ వల్ల అయితే మాత్రం ఒకే వస్తువు ఒకే సమయంలో భిన్నము అభిన్నము కావడం ఎలా కుదురుతుంది? వశిష్ఠుడు శుద్ధ చైతన్య రూపమైన పరబ్రహ్మలో భిన్నత్వాన్ని తిరస్కరించాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. అది మంచి మాటేగాని ఆ ప్రయత్నంలో నువ్వు బ్రహ్మలో అభేదం ఉందని ఒప్పేసుకుంటున్నావు. కాని సత్యమేమిటంటే పరబ్రహ్మ భేదాభేదాలకు రెండింటికీ అతీతం. అందుచేత మాయా అనే ఉపాధి ఉన్నప్పుడు బ్రహ్మ యొక్క లక్షణం ఇలాగే ఉండాలి అనే నియమం ఏదీ పెట్టడం సాధ్యం కాదు. అందుకనే ఒకే జీవుడు స్వప్నంలో తనను భిన్నభిన్న రూపాలలో ఏకకాలంలో దర్శించుకోగలుగుతున్నాడు. ఇలాగే విపశ్చిద్రాజులు కర్మ పరిపాక బలంచేత నానా దిక్కులలోనూ ఉండే నానా భోగ్య వస్తువులను ఏకకాలంలో అనుభవిస్తూ ఏకకాలంలో నానా రకాల సుఖదోహకాలను అనుభవించారు. అసలింత సిద్ధాంత చర్చ ఎందుకు? అగస్త్యాదులైన యోగీశ్వరులను చూడు. వాళ్లు తమ యోగబలం చేత, కాయ వ్యూహ విద్యాబలం చేత ఏకకాలంలో రకరకాల దేహాలను తమకు తామే సృష్టి చేసుకొని రకరకాల పుణ్యపాపాలను, రకరకాల సుఖదోహకాలను అనుభవించేస్తున్నారు. విష్ణువు మొదలైన దేవతలు కూడా ఇలాంటి పనులే చేస్తున్నారు. ఇక్కడ మన విపశ్చిద్రాజులు కూడా అలాగే చేస్తున్నారు. ఈ విషయం నీకు మరింత స్పష్టం కావడం కోసం వాళ్ల కథలోని మరికొన్ని విశేషాలు కూడా చెబుతాను, విను. ఎందుకంటే వాళ్ళు ఎవరి దోవన వాళ్ళు కష్టసుఖాలు అనుభవించుకుంటూ పోవడం మాత్రమే కాకుండా కొన్ని సందర్భాలలో ఒకళ్ళకొకళ్ళు సహాయాలు కూడా చేసుకున్నారు. ఉదాహరణకు, తూర్పురాజు శాఖద్వీపంలో ఉదయాద్రి శిఖరాల మీద తిరుగుతూ తిరుగుతూ అక్కడ ఉండే ఒక యక్షుడి యొక్క సమ్మోహంలో పడిపోయాడు. ఆ సమ్మోహనం వల్ల 7 సంవత్సరాల పాటు నిద్రలో గడిపేశాడు. ఆ తరువాత ఆ ప్రాంతాలలోనే ఉండే ఒక విచిత్రమైన ద్రావకాన్ని నీళ్లు అనుకుని త్రాగేశాడు. నీళ్లులాగా కనిపించే ఆ ద్రావకాన్ని త్రాగితే ఎవరైనా సరే రాయిపోతారు. ఆ విషయం తెలియక తూర్పురాజు ఆ నీళ్లు తాగేసి రాయిపోయి మరో 7 సంవత్సరాలు పడి ఉన్నాడు. ఆ తరువాత అతను మళ్లీ మామూలు మనిషి శాంత భయమనే వర్షానికి వెళ్లి అక్కడ ఒక ముని శాపానికి గురైపోయాడు. తత్ఫలితంగా ఆయనొక కరక్కాయ చెట్టుగా మారిపోయి 70 సంవత్సరాలు ఉండిపోయాడు. ఈ దశలో పశ్చిమ దిక్కురాజుకు ఈ విషయం తెలిసి ఇక్కడికి వచ్చి ఇతనికి శాపం పెట్టిన మునిని బ్రతిమాలి అనుగ్రహపరచుకున్నాడు. దాంతో ఆ ముని పశ్చిమరాజుకు ఒక మంత్రం ఉపదేశించాడు. ఆ మంత్రబలంతో అతను తూర్పురాజు యొక్క వృక్షత్వాన్ని పోగొట్టాడు. ఆ తరువాత తూర్పురాజు దైవతకము అనే పర్వతం వద్దకు వెళ్లాడు. అక్కడ ఒక యక్షుడు ఇతనిని ఒక సింహంగా మార్చేసి 10 రోజులు అట్టిపెట్టి మళ్లీ వదిలేశాడు. ఆ తరువాత ఇతను మేరు పర్వతానికి చేరాడు. అక్కడ ఒక గుహలో ఒక పిశాచం తన మాయావిద్యతో ఇతన్ని కప్పగా మార్చేసి 10 సంవత్సరాలు అట్టిపెట్టేసింది. ఆ తరువాత అక్కడినుంచి ఇతను కౌమారవర్షానికి వెళ్లాడు. అక్కడి శాఖద్వీపంలో నీలగిరి అనే పర్వతం ఉంది. దానిమీద తిరుగుతూ ఉండగా కాలు జారి ఒక పాడు బావిలో పడి గ్రుడ్డివాడై 100 సంవత్సరాలు గడిపేశాడు. ఆయసర్ 83. ఇక పశ్చిమ దిగ్రాజు అస్తాద్రి శిఖరాల మీద తిరుగుతూ ఒక గుహలోకి వెళ్లి అక్కడ ఒక కామిని పిశాచానికి లొంగిపోయి 4 రోజులు ఉండిపోయాడు. ఆ తరువాత ఇతను మరో చోటికి వెళ్లి అక్కడ విద్యాధర విద్యను నేర్చుకొని తనే స్వయంగా విద్యాధరత్వాన్ని పొంది ఏలకుల తోటల్లో 14 సంవత్సరాల పాటు విలాసంగా వ్యవహరించాడు. ఆ తరువాత ఇతను శిశిరమనే వర్షానికి చేరాడు. అక్కడ ఒక పిశాచాధిపతి ఇతనికి శాపం పెట్టి ఇతనిని ఒక రాతి బొమ్మగా మార్చేశాడు. ఈ దశలో దక్షిణ దిగ్రాజు వచ్చి ఆ పిశాచాధిపతి అనుగ్రహం సంపాదించి పశ్చిమరాజుని విడిపించాడు. ఆ తరువాత ఇదే పశ్చిమరాజు మరో పిశాచమాయలో పడిపోయి తనే ఎద్దు రూపంలో ఉండే పిశాచంగా మారిపోయాడు. అప్పుడుగూడా దక్షిణరాజే వచ్చి ఇతనికి విడుదల కలిగించాడు. ఇలాంటి దక్షిణరాజు ఒకసారి పిశాచంగా మారిపోగా పడమటి రాజే వచ్చి అక్కడ ఉండే యక్షుణ్ణి ప్రార్థించి దక్షిణరాజుకు విముక్తి కలిగించాడు. అలాగే ఒకప్పుడు తూర్పుదేశపు రాజు క్షేమకమనే వర్షంలో కేసరం అనే కొండమీద సింహంగా మారిపోతే పశ్చిమరాజే వచ్చి విడిపించాడు. శ్రీరాముడు, గురుదేవ, మీరిందాక మాట్లాడుతూ అగస్త్యాదులైన యోగీశ్వరులు ఏకకాలంలో అనేక దేహాలను ధరించి కర్మక్షయం చేసుకుంటూ ఉంటారని చెప్పారు గదా. ఈ విపశ్చిద్రాజులు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారంటారా? వశిష్ఠుడు, రామ, అగస్త్యాదులు జ్ఞానసిద్ధులు, జీవన్ముక్తులు. వాళ్లు సర్వవిధాల స్వతంత్రులే. సంకల్పమాత్రంతో పనులు చేస్తూ ఉంటారు. వాళ్లకు సుఖదుహకాలు అంటవు. విపశ్చిద్రాజులకు అంతటి స్థాయి లేదు. వీళ్లు కేవలం అగ్నూయపాసన బలం వల్ల ఇష్టసిద్ధిని పొందిన ధారణాయోగులు. జ్ఞానభూమికలలో 2 భూమికలో ఉన్నవాళ్లు. వాళ్ల దృష్టిలో ఈ ప్రపంచం ఒక రంగుల హరివిల్లు. నిజమైన జ్ఞానికి హరివిల్లు అంటే సూర్యకిరణాలే. ఆ కిరణాలకు మించి ఈ రంగులకు వేరే అస్తిత్వం లేదు. ఈ ప్రపంచాన్ని రూపొందించే రకరకాల అణువులన్నీ హరివిల్లు రంగుల వంటివే అని గ్రహించినవాడు జీవన్ముక్తుడు. మిగిలినవారు ఎంత ఉపాసకులైనా సామాన్యులే. 125.